అతడాయనను వారికి అప్పగించాను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి. మరియు పిలాతు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించాను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండే